విజ్ఞాన శాస్త్రంతో వినోదాలు పుస్తకం 9వ భాగం. కాగితాన్ని తన వైపుకు లాక్కున్న ఈ రకమైన విద్యుత్తు చాలా బలహీనమైనది, కానీ మనుషులు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ల సహాయంతో అసాధ్యమనుకున్న భారీ పనులు చేయటం తెలుసుకున్నారు. విద్యుత్తుతో మనం అనేక పనులు చేస్తాం. ఇంట్లో దీపాలని వెలిగిస్తాం, ఫ్యాన్ వేసి చల్లటి గాలి పొందగలుగుతాం, చలికాలం వేడినిచ్చే హీటర్ వేస్తాం. ఈరోజు మనం రేడియో, టెలివిజన్, కంప్యూటర్, ఇంటర్నెట్ల ద్వారా సందేశాలను ప్రపంచంలో ఎక్కడికైనా పంపించగలుగుతున్నాం. ఈ పరికరాలన్నీ విద్యుత్తుతోటే నడుస్తాయి. రకరకాల శక్తులను మనం అనేక రకాలుగా ఉపయోగించుకుంటాం. కొన్ని రకాల ఉపయోగాలను మనం గతంలో ఊహించుకుని కూడా ఉండం. ఒక్కసారి తూగుడు బల్లనే జాగ్రత్తగా గమనించండి. తూగుడు బల్ల రెండు అంచులను గురుత్వాకర్షణ శక్తి కిందకు లాగుతూ ఉంటుంది. కానీ తూగుడు బల్ల మీద రెండు వైపులా కూర్చున్న వ్యక్తులు కొంతసేపు సమతూకంలో ఉంటారు. తూగుడు బల్ల ఒకవైపు రెండవ వైపు కంటే పొడవుగా ఉంటే, పొడవుగా ఉన్న వైపు కూర్చున్న ఒక చిన్న పిల్లవాడు రెండవ వైపు ఉన్న ఎక్కువ పిల్లలను లేపగలుగుతాడు. ఒక పెద్ద రాయిని ఒకే ఒక్క మనిషి ఒక పెద్ద కర్ర సహాయంతో తేలికగా ఎలా కదిలించగలుగుతాడో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇలా చేస్తున్నప్పుడు మనిషి లీవర్ లేదా తులాదండం అన్న సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈ సిద్ధాంతం విజ్ఞాన శాస్త్ర నియమాలపైన ఆధారపడి ఉంది. పొట్టి హ్యాండిల్ ఉన్న వస్తువుల కంటే పొడవు హ్యాండిల్ ఉన్న వస్తువులతో మనం ఎక్కువ బలాన్ని ప్రయోగించగలుగుతాం. ఉదాహరణకు దీనిని మీరు స్వయంగా చేసి చూడవచ్చు. చాలా కాలం నాటి మాట, చాలా ఎత్తు మీదకి ఒక రాయిని చేర్చవలసిన పని ఒక వ్యక్తికి పడింది. ఇది చాలా కష్టమైన పని. అయితే వాలు మీద రాయిని పైకి తీసుకెళ్ళగలిగితే ఆ వ్యక్తి పని చాలా తేలికవుతుంది. ఆ రాయి కింద గుండ్రంగా ఉండి తిరిగే చక్రాలు లాంటివి అమర్చగలిగితే ఆ రాయిని పైకి తీసుకువెళ్ళటం మరింత తేలిక అవుతుంది. మొదట్లో మనిషికి ఇవన్నీ తెలియలేదు. మెల్లమెల్లగా ఈ విషయాలన్నీ వారి అవగాహనలోకి వచ్చాయి. శాస్త్రజ్ఞులు ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు కనుగొంటున్నారు. ఈ ప్రపంచం పట్ల మన అవగాహనను పెంచుతున్నారు. శ్రద్ధగా చూడటం, వినటం, ఆలోచించటం ద్వారా మీరు కూడా ఈ ప్రపంచంలోని కొన్ని వాస్తవాలను అన్వేషించవచ్చు. మీ ప్రయత్నాల వల్ల భూమి మీద మనుషుల జీవితం మరింత సౌఖ్యంగా, సంతోషమయంగా మారవచ్చు. దీనికోసం అన్ని ప్రయత్నాలు చేయండి. ఇంతటితో విజ్ఞాన శాస్త్రంతో వినోదాలు అన్న ఈ పుస్తకం సమాప్తం.